ప్రత్యక్షణాజ్ఞానం 30వది. సత్యాన్వేషణకు మనసు సరైన సాధనం కాదు. హృదయానికి కూడా ఈ యోగ్యత లేదు. విచక్షణ శక్తి ఉన్నటువంటి బుద్ధికి నీకు మార్గదర్శకత ఇచ్చే ఆదత ఉన్నది. అంతఃకరణలో సూక్ష్మ భాగమైన బుద్ధిని పదును పెట్టి బుద్ధికి అంతఃకరణలో వివిధ అంశాలకు సమన్వయం ఏర్పరిచినప్పుడు వ్యక్తి క్రమమైన పరిపక్వమైన మనసును ఒప్పించుకోగలడు. అటువంటి మనసుని భావోద్వేగ శక్తితో సమన్వయపరిచినప్పుడు అది నీ అంతరాళ్ళలోకి చుచ్చుకొని పోతుంది. మానవునిగా నీవు అపార విజ్ఞాన ఖజానానికి వారసుడివి అయ్యేవు. నీ మనసుని ఏకాగ్రతతో అంతర్ముఖం చేసినప్పుడు మాత్రమే నీవు నీ ఖజానాన్ని చేరగలవు. మనసుకు అతీతంగా ఉండేది బుద్ధి. బుద్ధి యొక్క శక్తి మనసు యొక్క నడవడిని నిర్దేశిస్తుంది. ఎప్పుడు సందేహాలతో ఉండే మనసులాగా కాక బుద్ధి విచక్షణ మరియు నిర్ణయాత్మక సామర్థ్యాలతో కలిగి ఉన్నది. బుద్ధి నుండి మార్గదర్శకం పొందిన మనుషులు సుఖశాంతులను పొందుటకు ఒక గొప్ప సాధనం అవుతుంది. మనసు సుఖశాంతులను పొందుటకు ఒక గొప్ప సాధనం అవుతుంది. అయినప్పటికీ చెదరిన మనసు ఎప్పుడూ కూడా బుద్ధిని పట్టించుకుందని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. బుద్ధి ఏకాగ్రత చెందిన మనసుకు మాత్రమే దారి చూపగలదు. అందుచేత ఆధ్యాత్మిక సాధనలో మనసును ఏకోన్ముఖంగా చేయడమే చాలా ముఖ్యమైన అంశం. అప్పుడే బుద్ధి దానికి మార్గదర్శకత్వం ఇవ్వగలదు. విచక్షణ శక్తి ఇతను చెప్పే అంతరంగ శక్తులన్నిటిలోనూ గొప్పది. ధ్యాన మనన చర్యల ద్వారా ఈ శక్తిని వ్యక్తి వెలికి తీసి సమంజసమైన పనులను చెడ్డ పనులను భేదాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. వ్యక్తి తన విచక్షణాశక్తిని తన అంతరంగ స్థితులను విశ్లేషించడానికి వాడుకోవాలి. తన శక్తి సామర్థ్యాలను లోపాలను తెలుసుకోవడం తన ఆహారాన్ని పెంచుకోవడానికి కానీ స్వీయనిధి చేసుకోవడానికి కానీ వాడకూడదు. మంచి గుణాలను వెలికితీయడం, లోపాలను తెలుసుకోవడమే స్వీయ విశ్లేషణ యొక్క లక్ష్యం. విచక్షణాశక్తి లేనివాడు తన చర్యలను వాటి పరిణామాలు ఎటువంటివో తెలియకుండా జరుపుతాడు. చాలా వరకు తన కోరికలు, చాపల్యాలు, ప్రాథమిక అవసరాలు ఆయన్ని ప్రభావితం చేస్తాయి. మామూలుగా ఆయనకు సత్యం ఏమిటో తెలియదు. ఒకవేళ తెలిసినా దాన్ని తన ఆలోచనలు, వాక్కు, కార్యాచరణలు ఆచరించలేకపోతాడు. పరమతత్వంపై పూర్తి నమ్మకం లేకపోతే తన సొంత వ్యాకృతుల నుండి, అబద్ధతల నుండి ఆయన విమోచనం పొందలేడు. విచక్షణ శక్తి నమ్మకం లేకుండా తన పనులను అతడు నిర్వహించవచ్చును, కానీ అతడెప్పుడు సందిగ్ధ స్థితిలో జీవిస్తూ ఉంటాడు. విచక్షణ, నమ్మకం అనే రెండు సూత్రాలను పూర్తిగా వెలికి తీయకపోతే వ్యక్తి మనసు అహం పరిధి దాటి వెళ్ళలేడు. వాడు సహజ సిద్ధంగా మంచి పనులను వర్గీకరించలేకపోతాడు. తన పనులను మనఃపూర్వకంగా నిర్వహించలేకపోతాడు. ఎప్పుడైతే తన అంతరాత్మ మాట విని తన చర్యలను విచక్షణా జ్ఞానం యొక్క మార్గదర్శనంలో జరుపుతాడో వాడు అహమూలంగా ఉండేటటువంటి జాగరూకతను అధిరోహిస్తాడు. ఆయనకు దూరదృష్టి కలుగుతుంది. విచక్షణ శక్తి ఆయనను సదాచార పదంలో నడిపిస్తుంది. నిరురామ ధ్యాస మనన సాధనతో ఆయన జ్ఞానం యొక్క ప్రకాశం పొందుతాడు. ఆయన సంపూర్ణ జీవితం విచక్షణ శక్తితోనూ నమ్మకంతోనూ నడపబడుతుంది. ఆయన శాశ్వత హృదయ సామ్రాజ్యంలో అడుగెడతాడు.